వాల్మీకి కథ ఆయే.com 6వ సర్గ 44. త్వమేవ సర్వలోకాన నివాస స్థానము తతం తవాపి సర్వభూతాని నివాస సదనానిహి 52. నీవే సమస్త లోకములకుత్తమమైన స్థానము. నీకు సమస్త భూతములు నివాసస్థానములు. రామ, ఇది నీకు సర్వసాధారణమైన సచ్చిదా నందరూపమైన బ్రహ్మస్థానము. అయితే సీతతో కూడా ఉండుట అను విశేషస్థానమును అడుగుచున్న నీకు రామ, ఏది నీకు నేతమైన గృహమో చెప్పెదను. శాంతులేందును, సమదృష్టి కలవారియందును, ఇతర ప్రాణుల యందు ద్వేషము లేనివారియందును నిన్నే భజించు వారి హృదయము మాయావశిష్ఠుడవగు నీకు ముఖమైన గృహము. ధర్మాధర్మములను విడిచి నిన్నే భజించువాని హృదయము సీతయ సహతే రామతస్య హరుత్సుఖమందిరం ఎవడు నీ మంత్రమును జపించువాడై నిన్నే శరణుబంధును ద్వంద్వహీనుడును ఆశారహితుడును అగువాని హృదయము నీకు సుందరమైన మందిరం. నిర్హంకారులను శాంతులును రాగద్వేష వర్ణితులను మట్టిని రాళ్లను బంగారమును సమముగా చూచువారల హృదయమే నీకు గృహము. ఎవడు నీయందు అర్పింపబడిన మనోబుద్ధులు కలవాడో నిత్య సంతుష్టుడో నీయందే సమస్త కర్మలనర్పించినవాడో వాని మనస్సే నీకు శుభమైన గృహము. ఎవడు అప్రియమును పొందినప్పుడు దుహకింపడో ప్రియమును పొందినప్పుడు సంతోషించడో సర్వమ్మయగా భావించి నిన్నే భజించునో వాని మనస్సే నీ గృహము. షడ్భావ వికారములు దేహము నకేగాని ఆత్మకు కాదని తెలుసుకునివాడును ఆకలి దప్పులు ప్రాణమునకే చెందినవనియు సుఖదహకములు బుద్ధికే చెందిన పనియు ఆత్మకు కాదనియు ఎయిగినవాడు నిష్కామముగా కర్మలు చేయువాడు అగుమహాత్ముని హృదయ. మేమే నివాసస్థానము పంచుకోసతీతుడును చైతన్యఘన స్వరూపుడును కాలత్రియబాధ్యుడును సమస్తమును పొందినవాడును సర్వోత్త. 45. ముడును అని నిన్ను ఎవరు తెలిసి కొనుచున్నారో అట్టివారి హృదయ కమలములందు నీవు సీతాసమేతుడవై నవసింపుము. నిరంతరధ్యానాఖ్యాసముచేత నీయందు నిశ్చలమైన మనస్సు గలవారును నీనామ కీర్తిన చేనిష్పాపులైన వారును అగుభక్తుల హృదయ కమలములందు సీతతో నీవుండుము. వాల్మీకి మునీంద్రుడు తన ఆత్మకథను శ్రీరామునితో చెప్పుకొని రామనామ మహిమచేతనే తానంతవాడనయ్యానని తెలిపి పర్వతము నకు గంగకు మధ్యగల ప్రదేశమును శ్రీరామునికి చూపించెను. అచట పనసాలను నిర్మించుకొని సీతారామలక్ష్మణులు ఆనందముగా యుండిరి. దశరథుడు పుత్రవ్యోగముచే పరితపించుచు మునీశ్వరుడిచ్చి నశాపము జప్తికిరాగా రామనామస్మరణము చేయుచు ప్రాణముల వీడెను. వశిష్ఠుడు భరతుని పిలువనంపెను. భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రిమరణము రామవనవాసమును తల్లివలన విని మిక్కిలి దుహకించి తల్లిని తీవ్రముగా శోకించుచుండగా